అదిగ దిగో యమునా తీరం మాసం చైత్రం సంధ్యా సమయం అటు ఇటు పొదయద అంతా విరహం విరహం మరి మరి వేగిపోతోంది హృదయం అయినా ప్రణయం మధురం ప్రియ ప్రియ జారిపోనీకు తరుణం యదా అంతా విరహం విరహం మరి మరి వేగిపోతోంది హృదయం అయినా ప్రణయం మధురం ప్రియ ప్రియ జారితో నీకు తరుణం ప్రియ ప్రియ దారిపో నీకు తరుణం